ఓం ఆదేగ్రవాస్యధ్వర గృద్దేభ్యోగంభీరమిమధ్వరం గృధ్యుత్తమేన భవినేంద్రాయ సోమకం సుషుతం మధుమందం పయస్వందం వృష్టిమనిమింద్రాయ త్వా వృత్రఘ్నగింద్రాయ త్వా వృత్రతురగింద్రాయ త్వాదిఘ్నగింద్రాయ త్వాదిత్యపథగింద్రాయ త్వా విశ్వదేవ్యావదే స్వాత్రాస్థ వృత్రతురో రాధో గోర్తా ేస్తేర్దేవత్రేమయ్యజ్ఞం ధత్తోపహూత సోమస్య పిబతోపహూత యుష్మాకం సోమ పిబతు సోమదిమిజ్యోతిర్యత్సుల్యాంగదురాంతరిక్షేతేనాస్మై యజమానాయోరాజా గృధ్యధిధాత్రేవోషణే వేడో సతీ వేడదే థామోర్జం దా థామోర్జం మేధత్తం మావాగం హిగం శిషం మామాహిగం శిష్టం ప్రాగపాగుతకధరాక్తాస్వాదిశ ఆధామం త్వం వనిష్వర యత్తే సోమాదాభ్యన్నామజాగ్రమితస్మై తే సోమ సోమాద స్వాహా వాజస్పత జయపవస్వ వాజన్మృషా విష్ణో అగుంశుభ్యాంగభస్తిపూతో దేవో దేవానాం పవిత్రమసి జేషాం భాగోసి తేభ్యస్త్వా స్వాంకృతోసి మధుమతే మహిషస్కృతి విశ్వేభ్యస్వేంద్రియేభ్యో దివ్యేభ్యః పార్థివేభ్యో మనస్వాశ్చోర్వంతరిక్షమన్విహి స్వాహా త్వా సుభవ సూర్యాయ దేవేభ్యస్త్వా మరీచిభ్య జోని ప్రాణాయత్వామగృహేతోస్యంతర్గచ్చమఖవన్ పాహి సోమమరుష్యరాయ సమిషోరజస్వాందస్తే దధామిద్యా వా పృథివీ అంతరుర్వంతరిక్షగం సజోషా దేవైరవరైః పరేష్యాంతర్జామే మఖవన్ మాదయ స్వస్వాంగృతోసి మధుమతేర్నగిషస్కృతి విశ్వేభ్యస్వేంద్రియేభ్యో దివ్యేభ్యః పార్థివేభ్యో మనస్వాష్టోర్వంతరిక్షమన్విహి స్వాహా త్వా సుభవ సూర్యాయ దేవేభ్యస్వాజిభ్యదేషదేజోనిరపాణాయ త్వా ఆవాయోఘోషసుచి ఉపనః సహస్రం తే నిగితో విశ్వవాధ ఉపోతే అంధో మధ్యమయామి యస్య దేవదధిషే పూర్వపేయం ఉపజామగృహీతోసి భాజవేత్తేంద్రవాయో ఇమే సుతాః ఉభ ప్రజోభిరాగతమిందవో వా ముసంతిః ఉపజామగృహీతోసేంద్రవాయుభ్యాం వేషతేజోనిః సజోషాభ్యాం త్వా అయం వా మిత్రావరుణాసుతః సోమరితావృథా నమే దిహశ్రుతగుంభవం ఉపజామగృహేజోసి మిత్రావరుణాభ్యాం వైషతేజో నిరతాయుభ్యాం త్వా యాంకషామధుమత్యశ్వినా సోమృతాపతి తయా యజ్ఞం మిమిక్షతం ఉపజామగృహేజోస్యశ్విభ్యాం వైషతేజో నిర్మాధ్వేభ్యాం త్వా ప్రాదుర్యుజౌ విముచ్యే థామశ్వినా వేహ గచ్చతం అస్య సోమస్య పీతలే ఉపజామగృహేతోస్యశ్విభ్యాం త్వేషతేజో నిరశ్విభ్యాం త్వా అజం వేణశ్చోదయత్పృష్ణిగర్భాజ్జోజర్జరాజోరజసో విమానే ఇమమపాగం సంగమే సోరుజస్య శిశుం న విప్రామతిభిరిహంతి ఉపజామగృహేతోసి షండాయ త్వేషతేజో నిర్భీరతాహం పాహి ప్రజ్ఞా పూర్వథా విశ్వక్షేమథా జ్యేష్ఠతాదంబర్హిషతకం సువర్మిదం ప్రతిచీనం భృజనం దోహసే విరాశం జగందమనుజా సువర్ధసే ఉపజామగృహేతోసి మర్కాయ త్వేష తేజో నిః ప్రజాః పాహి ఏ దేవా దివ్యేకాదశస్థ విజామధ్యేకాదశస్థాః సుషతో మహినైకాదశస్థ దేవాయజ్ఞమివందుషద్ధముపజామగృహేతోస్యాగ్రయణోసి స్వాగ్రయణోజిన్వయజ్ఞం జిన్వయజ్ఞపతిమపి సమనాపాది విష్ణుస్వాం పాదు విశంపం పాహేంద్రియేణైష దేవో నిర్విశ్వేభ్యస్వా దేవేభ్యః తిగంసత్రయస్య గణినో రుజంతో దివగం రుద్రాః పృథివీం చ సచంతే ఏకాదశాసో అప్సృషద సృతగుం సోమంజుషం తాగుం సవనాది విశ్వే ఉపజాపగృహీతోస్యాగ్రగణోసి స్వాగ్రగణో జిన్వయజ్ఞం జిన్వయజ్ఞపతిమభిసవనాపాహి విష్ణు స్వాం పాదవిశం త్వం పాహీంద్రిదేశతేజోనిర్విశ్వేభ్యస్త్వా దేవేభ్యః ఉపజామగృహేతోసేంద్రాయ త్వా బృహద్వదే వయస్పద ముక్తాయుగత్తయంద్ర బృహద్వదస్తస్మై త్వా విష్ణవే వైషదేజోనిరింద్రాయ త్వాక్తాయువే మూర్ధానం దివో అరతిం పృథివ్యా వైశ్వా నరమృదాయ జాతమగ్నిం కవిగం సమ్రాజమతి చింజనామాసన్నాపాత్రం జనయం దేవా ఉపజామగృహేతోస్యగ్నజే త్వా వైశ్వానరాజ ధ్రువోసి ధ్రువక్షితిర్ధ్రువాణాం ధ్రువతమోచ్యుతానామచ్యుతక్షిప్తమదేశతేజోనిరగ్నజే త్వా వైశ్వానరాజ మధుశ్చ మాధవశ్చ శుక్రశ్చ శుచిశ్చ నభశ్చ నభస్యశ్చేషశ్చోర్జశ్చ సహశ్చ హస్యశ్చ తపశ్చ తపస్యశ్చోపజామగృహేతోసి సగుం సర్పో సగుం హస్పత్యాయత్వా ఇంద్రాగ్ని ఆగతగుం సుతంగేర్ధర్న భవమరేణ్యం అస్య పాదం ధ్యుజేషిత ఉపజామగృహేతోసేంద్రాగ్నిభ్యాం ద్వైకతేజోనిరింద్రాగ్నిభ్యాం త్వా ఓమాసశ్చర్షణే ధృతో విశ్వే దేవాస ఆగత దాశ్వాగుంసో దాశుషః సుతం ఉపజామగృహేతోసి విశ్వేభ్యస్త్వా దేవేభ్య దేశతేజోనిర్విశ్వేభ్యస్త్వా దేవేభ్యః మరుత్వం దం వృషభం వా వృధానమగవాలిం దివ్యగం శాసమింద్రం విశ్వాసాహమవసే నూతనాయోగ్రగం సహోదామిహతగం హువేమ ఉపజామగృహే దోషేంద్రాయ త్వా మరుత్వత దేశతేజో నిరింద్రాయ త్వా మరుత్వతే ఇంద్రమరుత్వలిహ పాహి సోమేంగాచార్యాతే అభివస్తుతస్య తమ ప్రణీతే తమ షోరశం మన్నావివాసంది కవలస్సు జ్ఞాః ఉపజామగృహే దోషేంద్రాయ త్వా మరుత్వత దేశతేజో నిరింద్రాయ త్వా మరుత్వతే మరుత్వాగుం ఇంద్రవృషభోరణాయ పిభాసోమమనుష్మథం మదాయ ఆశించస్వ జఠరే మధ్వకోర్మిన్వగం రాజాసి ప్రతిమస్సుదానాః ఉపజామగృహే దోషేంద్రాయ త్వా మరుత్వత దేశతేజో నిరింద్రాయ త్వా మరుత్వతే మహాగుం ఇంద్రోయ ఓజసా పర్జన్యో వృష్టిమాగుం ఇవ స్తోమైర్వత్సస్య వావృథే ఉపజామగృహే దోషి మహేంద్రాయ త్వైషతేజో నిర్మహేంద్రాయ త్వా మరాగుం ఇంద్రో నిర్మదాచర్షణి ప్రా ఉదద్విపరిహ అమినః సహోభిః అస్మద్రియగ్వాజోరుపృథుసుకృత కర్తృభ్యోద్ ఉపజామగృహే దోషి మహేంద్రాయ త్వైషతేజో నిర్మహేంద్రాయ త్వా కదాచనశ్చరేరసినేంద్రసశ్చసి దాశుషే ఉపోపేన్మఖబన్భోజగిన్ను దేదానం దేవస్య పృచ్యతే ఉపజామగృహే దోస్యాదిత్యేభ్యస్త్వా కదాచన ప్రయక్షస్విభే నిపాసి జన్మని తులేజాదిత్య సవనం దయంద్రియమాదస్థాపమితం దివి యజ్ఞో దేవానాం వృత్తేతి సుమ్నమాదిత్యా సోభవతామృడయంతః ఆవోర్వాచే సుమతిర్భవృత్యాదిగుంభోశ్చిద్యావలి హోమిత్తరాసత్ విభస్వాదిత్యైషతే సోమపేథస్తేన మందస్వతేన తృప్త్యతృప్త్యాస్వతే హయంత ప్రజితారోయా దివ్యావృష్టిస్తాశ్రీణామి వామమద్య సవితర్వామముష్వో దివే దివే వామస్మభ్యగుంసావీ వామస్య హిక్షయస్య జయ మఘోరే రజాధుజా వామభాజశ్యామ ఉపజామగృహే దోషి దేవాగత్వా సవిత్రే అదభ్యేభిః సమితః పాయుభిష్పగుం శివేభిరద్య పరిపాహి నోగయం హిరణ్యజిహ్వస్సు విదాయనం వ్యసే రక్షామాగిర్నో అషగుం సరే సదా ఉపజామగృహే దోషి దేవాగత్వా సవిత్రే హిరణ్యపాణిమోదరే సవితారముపహ్వయే సచేత్తా దేవతా పదం ఉపజామగృహేతోసు దేవాజద్వాస విత్రే సుశర్మాసు సుప్రతిష్టానో బృహదుర్షేణమేషతేజో నిర్విశ్వేభ్యస్వాదేభ్య బృహస్పతి సుతస్య ఇందో ఇంద్రియాపథః పత్నే వందం గ్రహం గ్రంథాన్యగ్నా పత్నే సజోర్దేవేన త్వక్రాసోమం వినస్వాహ హరిరసిహారియో జనోహర్యోస్థాదా వజ్రస్య భర్తామస్మే ప్రేతాదస్కతే దేవ సోమేష్టకజుషస్తుతస్తోమస్య శస్తోర్థస్య హరివందం గ్రహం గృహ్ణామి హరేస్థ హర్యోర్ధానాః సహసోమావింద్రాయ స్వాహా అగ్నహాయోగం శివవస ఆశువోర్జమిషంచనః ఆరేవాధస్వదుచ్చునాః ఉపజామగృహేతోస్యగ్నదేత్వాతేజస్వతేషతేజో నిరగ్నదేత్వాతేజస్వతే ఉత్తిష్టన్నోజసా సహ పీత్వా శుక్రే అవేపజః సోమమింద్రశమోసుతం ఉపజామగృహేతోసేంద్రాజత్వౌజస్వతేషతేజో నిరింద్రాజత్వౌజస్వతే తరణిర్విశ్వదర్శతోజ్యోతిష్కృతశిశూర్య విశ్వమాభాసిలోచనం ఉపజామగృహేతో శిశూర్జాయత్వాభ్రాజస్వతేషతేజో నిస్సూర్జాయత్వాభ్రాజస్వతే ఆప్యారస్వమరింతమసోమ విశ్వాభిరోతిభిః భవానః సప్రథస్తమః యే యుష్టే దే పూర్వత రామ పశ్యన్ యుచ్ఛంతే ముష సంవత్యా సహ అస్మాభిరోను ప్రతిజక్ష్యా భూదో తేజం దిగే అపరేషు పశ్యాన్ జ్యోతిష్మతేన్ ద్వాసాదజామి జ్యోతిష్కృతం ద్వాసాదజామి జ్యోతిర్విదం ద్వాసాదజామి భాస్వతేన్ ద్వాసాదజామి జ్వలంతేన్ ద్వాసాదజామి మల్మలాభవంతేన్ ద్వాసాదజామి దీప్యమానాన్ ద్వాసాదజామి రోచమానాన్ ద్వాసాదజామ్యజస్రాన్ ద్వాసాదజామి బృహజ్యోతిషం ద్వాసాదజామి బోధయంతేన్ ద్వాసాదజామి జాగ్రతేన్ ద్వాసాదజామి ప్రయాసారస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహాస్వాహా సుచేస్వాహాశోకాస్వాహాదప్యత్వే స్వాహాదపదే స్వాహా బ్రహ్మహత్యాజే స్వాహా సర్వస్మై స్వాహా చిత్తకం సంతానేన భవై యజ్ఞా రుద్రంతనిం నామశుపతిగ్రస్థోర హృదయేన హృదయేన రుద్రం లోహితేన సర్వం మతస్నాభ్యాం మహాదేవమంతః పాశ్వేనౌషిష్ఠహనకం శృంగేనికోశ్యాభ్యాం ఆదిష్టవృత్రహం రసంయుక్తాతే బ్రహ్మణా హరే అర్వాచే నగుం సుతే మనోగ్రావాగృణోదు భగ్నునా ఉపజామగృహే దోషేంద్రాజత్వా షోడశిన దేశతేజో నిరింద్రాజత్వా షోడశినే ఇంద్రమిద్ధరే వహతో ప్రతిష్టశమ సమృషేణాం చ స్తుతేరుపయజ్ఞం చ మానుషాణాం ఉపజామగృహే దోషేంద్రాజత్వా షోడశిన దేశతేజో నిరింద్రాజత్వా షోడశినే సోమయింద్రదేశమిష్ఠధృష్ణవాగహే ృజగోరథస్సోర్జన్నరశ్మిభిః ఉపజామగృహే దోషేంద్రాజత్వాషోడశిన దేశదేజో నిరింద్రాజత్వాషోడశినే సర్వస్య ప్రతిశేవ దే భూమి స్తోపస్థాధిత స్యోనాస్మే సుషదా భవగచ్చాస్మే శర్మ సప్రథాః ఉపజామగృహే దోషేంద్రాజత్వాషోడశిన దేశదేజో నిరింద్రాజత్వాషోడశినే మహాగుంద్రో వజ్రబాహుషోడశే సంవగచ్చతు స్వస్తినా ముఖవాకరో దహంతు పాప్మానియోస్మాన్ వేష్టి ఉపజామగృహే దోషేంద్రాజత్వాషోడశిన దేశదేజో నిరింద్రాజత్వాషోడశినే సదోషాయం రసగణా మరుద్భిః సోమం పిబవృత్రహంశోర విద్వాన్ జహి శత్రోగం రపమృధోను దస్వాచాభయం గృణిహి విశ్వతో నః ఉపజామగృహే దోషేంద్రాజత్వాషోడశిన దేశదేజో నిరింద్రాజత్వాషోడశినే ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః ఋషేష్వాజసూర్యం చిత్రం దేవానాముదఘాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ప్రాజ్యావా పృథివే అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్థుషస్య అగ్నేనయ సుమథారాజే అస్మాని విశ్వాని దేవ వజునాని విద్వాన్ యోధ్యస్మజ్జుహురాణమే నమ భోజిష్ఠాంతే నమ ముక్తిం విధేమ దివం గచ్చ శుభః పద రూపేణ వో రూపమధ్యేమివయ సావయః తుథో వో విశ్వవేదా విభజతు వరిషిష్ఠే అధినాకే ఏతత్తే అగ్నే రాధ ఐది సోమచ్యుతం తన్మిత్రస్య పథాన గర్తస్య పథా ప్రేతచంద్రదక్షిణాయజ్ఞస్య పథా సువితానగంతేర్బ్రాహ్మణమద్యరాధ్యాసమృషిమాయషేజం పితృమందం వైద్యమత్యగుం సుధాదక్షిణం విశువః పశ్యవ్యంతరిక్షల్యతస్వసరస్తైరస్మద్దారాత్రారేవత్రాగచ్చనమధుమతే ప్రదాతారమాపి సదానవహాయాస్మాన్దేవజానే సగస్కృతం ధాతారాతి సమితేదంజుషంతాం ప్రజాపతిర్నిధిపతిర్నోగ్ని అష్టా విష్ణుః ప్రజదాసగుండరాణో యజమానాయద్రవిణం దధాతు సమింద్రణో మనసానేషగోభిః సగం సౌరభిర్మఘవాన్ సర్గస్వస్త్యా సంబ్రహ్మణా రేపగతంగదస్తి సందేవానాగుం సుమత్యాయజ్ఞజానా సంవర్చసాపయ సా సంతనోభిరగన్ మహిమనసాసగుం శివేణ త్వష్టా నో అత్ర పరివకృణో త్వనుపాష్టు తనుభోయద్వినిష్టం యదద్యత్వా ప్రగతి యజ్ఞే అస్మిన్నగ్నే హోదారమవృణీమహీహ నిధకయా నృథకృతాశమిష్ఠా ప్రజానని యజ్ఞముపజాహి విద్వాన్ స్మగావో రేమా సదనమకర్మయ ఆజగ్మసవనేదంజుషాణాః శివాగంసః ప్రతిపాగంసశ్చ విశ్వేస్మే ధత్తవసవో వసూని జానావహము సతో దేవదేవాన్ తాన్ ప్రేరయస్మే అగ్నే సధస్థే వహమానా భరమాణా హవేగం శివసం ఘర్మం దివమాదిష్టతాను యజ్ఞయజ్ఞం గచ్చ యజ్ఞపదిం గచ్చ స్వాయోనిం గచ్చ స్వాహైషతే యజ్ఞో యజ్ఞపదే సహసోగ్రవాగస్ సువేర స్వాహా దేవాగాతుమిదో గాతుం విత్వా గాతుమిదమనసస్వదిమన్నో దేవదేవేషు యజ్ఞగ్ స్వాహా వాచి స్వాహా వాతేథాః ఉరుగం హి రాజావరుణశ్చకాలసోర్యాజపంథామన్వేతవాహు అవదేపాదాప్తృథాదవేకరుతాపభక్తాహృదయావిధశ్చిత్ శతం దే రాజన్ విరదః సహస్రమృగం భీరాసుమతిష్ఠే అస్తు బాధస్వద్వేషో నిరృతిం వరాజే కృతం చిదేన ప్రముగ్ధస్మత్ అభిష్ఠితో వరుణస్య పాశోగ్నేరనేకమప ఆవివేశ అపాన్నపాత్ప్రతిరక్షన్ సురుజంతమేతమే సమిధం యక్ష్యగ్నే ప్రతిదే జిహ్నాధితముచ్చరణ్యేత్సముద్రే హృదయమప్స్వంతః సంవాపి సంతోషధీరుతాపో యజ్ఞస్య త్వాయజ్ఞపదే హవిర్భిః సూక్తభాగే నమో వాకే విధేమావభిషనిజం గుణనిచేరులసినిజం గుణావదేవైర్దేవకృతమేనో యాడవమత్యేర్మత్యకృతమురోరానో దేవఋషస్వాహి సుమిత్రాన ఆపవోషధయః సంతు దుర్మిత్రాస్తస్మై భూయా సుర్యోస్మాన్ వేష్టిగం చ భజన్ విష్ణో దేవీరామరేషవో గర్భస్థం వస్సు ప్రేతకం సుభృతమగర్మ దేవేషు నః సుకృతో బ్రూతా ప్రతినితో వరుణస్య పాశ ప్రత్యస్తో వరుణస్య పాశ జేధోషేమహి సమిదసి తేజోసి తేజోమయిధేహ్యపో అన్వచారి షగుం రసేన సమసృక్ష్మహి పరస్వాగుం అగ్న ఆగమంతం మాసగం సృజవర్చసా యదస్వా హృదాకీర్ణామన్యమానో మర్త్యం మర్త్యోజోహవేమి జాతవేదో యశో అస్మాసుధేహి ప్రజాభిరగ్నే అమృతత్తమస్యా యస్మై త్వగం సుకృతే జాతవేదవు లోకమగ్నే గృణవస్యోనం అశ్వినగం సపుత్రిణం భీరవం తంగోమంతకం రజిన్నసతే స్వస్తి ద్వే సుపుత్ర శవసో వృత్రం కామకాదయః నత్వామింద్రాతిరిచ్యతే ముక్థముక్థే సో మహీంద్రం మమాద నీచే నీచే భగవానగుం సుతాసః యదేగుం సబాధః పితరన్న పుత్రాః సమానదక్షా అవసేహవంతే అగ్నేరసే నతేజసా జాతవేదో విరోచసే రక్షోహామే భచాతనః అపో అన్వచారిషగుం రసేన సమసృక్ష్మహి పయస్వాగం అగ్న ఆగమం తమ్ మాసగం సృజవర్చసా వసుర్వసుమధిలిః కమస్యగ్నే విధావసుః శ్యామతే సుమతామపి త్వామగ్నే వసుమతిం వసూనామభిప్రమందే అధ్వరేషు రాజన్ త్వజా వాజం వాజయంతో జలేమాభిశ్యామవృత్సుతేర్మజ్జానాం త్వామగ్నే వాజసాతమం విప్రావర్ధం సుష్ఠుతం సనోరాస్వ సువీర్యం అయం నో అగ్నిర్వరివృణోత్వయం రథః పురజయతు ప్రభిందన్ అయగం శత్రూంజయతు చర్షిషాణోయం వాజం జయతు వాజసాతౌ అగ్నినాగ్నిః సమిధ్యతే కవిర్బృహపతి హవ్యవాజ్జుహ్వాస్యః త్వగ్గృహ్యగ్ని అగ్నినా విప్రో విప్రేణసాన్ సదా సఖా సఖ్యా సమిధ్యసే ఉదగ్నే సుజజస్తవ విజ్యోతిష దేవాసురాః సంయత్తా ఆసం తే దేవాభిజయముపయంతోగ్నౌ వామం వసు సంయదధతేదము నో భవిష్యతి యది నో జేష్యంతే దుదధ్యన్యకామయతేనామాక్రామత్తద్దేవాభిజిత్యావరుత్సమానా అన్వాజం తదస్త సహసాదిత్సందసో రోధేభ్యదరోధేభ్యద్రుద్రస్య రుద్రత్వం యదశ్రవసీగతతప్రజతం హిరణ్యమభవత్తస్మాహాద్రజతగం హిరణ్యమదక్షిణ్యమశ్రుతగం హిజో బలిః దాది పురాస్త సంవత్సరా గృహేరుదం దివస్మాహాద్బలిషగం సోగ్నిరబ్రవేద్ధాగ్యసాన్యథవమిదమిది పునరాధేయం తే కేవలమిత్యబ్రువన్ రఘ్నవత్ఖరుసయిత్యబ్రవేద్యోమద్దేవత్యమగ్నిపాదధాతాభిదితం భూషా ధత్తదేన భూషాధ్నాత్తస్మాత్పౌష్మాః పశవవత్స్యం ేతం త్వష్టాధత్తేనత్వష్టాధ్యాత్తస్మాత్వాష్ట్రాః పశవవుచ్యం దేదం మనురాధత్తేన మనురాధ్యాత్తస్మాన్మానవ్యః ప్రజాముచ్యం దేదం ధాతాధత్తేన ధాతాధ్వాత్ సంవత్సరో వై ధాతా తస్మాత్ సంవత్సరం ప్రజాః పశవో న ప్రజాగం దేజదేవం పునరాధేయస్యర్థిం మేదధ్నాత్యేవయో స్యైవం బంధుతాం వేదబంధుమాన్ భవతి భాగభేదం వా అగ్నిరాహిత ఇచ్చమానః ప్రజాం వసూన యజమానః స్వపదోద్రావోద్వాస్య పునరాదధేన భాగభేదేనైవైనకుం సమర్థయత్తథో శాంతిరేవాస్యేషా పునర్వస్వోరాదధేతైతద్వై పునరాధేయస్య నక్షత్రం యత్పునర్వసో స్వాయామేవైనం దేవతాయామాధాయ బ్రహ్మవర్చసే భవతి దర్భైరాదధాత్యజా మద్వాయ దర్భైరాదధాత్యభ్యజే వై నమోషేభ్యో వరుధ్యాధత్తే పంచకపాలః పురోడాసో భవతి పంచపాలతమరుతుభ్యజే వై నమ వరుధ్యాధత్తే ఏష యజ్ఞం వశో నవపతిజోగ్నిమద్వాసగతే పంచకపాలః పురోణాశ భవతి పాంతో యజ్ఞః పాంతా పశవో యజ్ఞమేవ పశో నవరుంధే వీరహావాదేష దేవానాగ్నిమద్వాసగతే నవేదస్య బ్రాహ్మణారితాయ వః పురాన్నమక్షన్ పంచో యాజ్యానువాక్యా భవంతి పాంతో యజ్ఞః పాంతః పురుషో దేవానేవ వీరణ్య పదాయాగ్నిం పునరాధత్తే సదాక్షరా భవంతి సదా పురుషః సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి యద్వా అగ్నిరాహితో నభ్యతే జ్యాజో భాగజగన్ నిగామయమానో యదాగ్నేయకం సర్వం భవతి సైవాస్యర్థిః సంవాదేనస్య గృహే మాక్సజ్యతే యోగ్నిమద్వాసగతే సవాచకం సగం సృష్టాన్యజమాన ఈశ్వరోను పరాభవయో విభక్తజో భవంతి వాచో విధత్తే యజమానస్యాపరాభావాన విభక్తిం కరోతి బ్రహ్మైవ తదకరు పాగుంసు యజతి కథా వామం వసు విజానో గోహజి కాతికేవ తదగ్నిం ప్రతిష్ఠకృతం నిరాహ కథా వామం వసు విధాన ప్రకాశం దిగమిషతి తాతృకేవ తద్విభక్తిముక్త్వా ప్రజాజేన బహిర్కరోత్యాగతనాదేవనై దిగజమానో వై పురోడాశ పశవజేతే ఆహుతేజదభిదః పురోడాశమేతే ఆహుతేజుహో దిగజమానమేవో భయదః పశుభిః పరిగృహ్ణాది హృదయజః సంభృత సంభార విద్యాహర్ణ సంభృత్యా సంభారానయజః కర్తవ్యమిత్యసో ఖలు సంభృత్యా సంభారాః కర్తవ్యం గజరుజ్ఞస్త సమృద్ధే పునర్నిష్కృతో రథో దక్షిణా పునరుత్సృష్టో నగ్వాన్ పునరాధేజస్య సమృద్ధే సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వాలిత్యగ్నిహోత్రం జుహోదయత్రయత్రైవాస్యన్యక్తం తదేవై నమవరుంధే వీరహావాదేహ దేవానాయోహోగ్నిముద్వాసగతే తస్య వరుణదేవర్ణజానాహాగ్నివారుణమేకాదశకపాలమననల్మపేద్యం చైవహం దియశ్చాహాస్యర్ణజాత్తౌ భాగచేదేన ప్రేణాదినార్తిమార్చతి గజమానః భూమిర్భూమ్నాద్యౌర్వరిణాంతరిక్షం మహిత్వా ఉపశ్చేదే దేవ్యదిదేగ్నిమన్నాదమన్నాద్యాయాదథే భాయంగౌ కృష్ణిరక్రమే దశనం మాతరం పునః పితరం చ ప్రజన్ సువః త్రిగుంశ్రద్ధామవిరాజతి వాక్పతంగాయశిశ్రియే ప్రత్యస్యవహద్యుభిః అస్య ప్రాణాదపానద్యం దశ్చరతి లోచనా యక్షం మహిషః సువః యత్వా క్రుద్ధః పరోపమన్యునాయదవత్యా సుకల్పమగ్నే దత్తపునస్త్వోద్దీపజామసి యత్తే మన్యుపరోక్తస్య పృథివేమనుదధ్వసే ఆదిత్యా విశ్వే తద్దేవావసవస్య సమాభరన్ మనో జ్యోతిర్జుషదామాజ్యం యచ్ఛిన్నై యజ్ఞకం సమిమం దధాతు బృహస్పతిస్తనుతా విమన్నో విశ్వే దేవాదిహమాదిగంతా సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వా సప్త ఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వాగజం సప్తజో నీరావృణస్వాఘతేన పునరోర్జా నివర్తస్త పునరగ్న జిషాయుషా పునర్నహ్వాహి విశ్వతః సహరయ్యా నివర్తస్వాగ్నే పింబస్వధారయా విశ్వప్స్రియా విశ్వతస్పరే లేఖస్సులేఖస్సులేఖస్తేన ఆదిత్యా ఆజ్యంజుషాణాభిగంతు కేతస్సు కేతస్తేన ఆదిత్యా ఆజ్యంజుషాణాభిగంతు వివస్వాగుం అతిథర్దేవజ్యోతిస్తేన ఆదిత్యా ఆజ్యంజుషాణాభిగంతు భోగిర్భోమ్నాద్యోర్వరిణేత్యాహాశిషైవై నమాధత్తే సత్వా వైతీర్యంతోమన్యంత సరేతంగ శర్మేరః కార్ద్రవేజో మంత్రమవశ్యత్తతో వైతే శీర్ణాస్తనూరపాఘ్నత సర్పరాజ్ఞర్గారిహపత్యమాదధాది పునర్నవమేవైనమజలం కృత్వా ధత్తేథోభూతమేవ పృథివీమన్నాజ్యన్నోపానమచ్చైతం మంత్రమవశ్యత్తతో వేదా ర్గారిహమత్యమాదధాన్నాద్యశ్యావరుధ్యానసో అస్యామేవైనం ప్రతిష్ఠితమాధత్తే జత్వా క్రుద్ధః పరోపమేత్యాహ బన్హత దేవాస్మైత పునస్త్వోద్దీపజామసేత్యాహ సమింధదేవైనయత్తే మన్యుపరోక్తస్యేత్యాహ దేవతాభిరేవైన సంభరతి వివారేదస్య జగ్నిశ్చిద్యతే యో ముద్వాసగతే బృహస్పతిమత్యర్చోపదిష్ తిష్టతే బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణైవ యజ్ఞం సందధాతి విచ్ఛిన్నై యజ్ఞం సర్వం దధాతి విద్యాః సందత్యై విశ్వే దేవా ఇహమాదయం దామిత్యాః సందత్యైవ యజ్ఞం దేవేభ్యో నుదిశతి సప్తతే అగ్నేః ఇత్యాహ సప్త సప్తమే సప్తథాగ్నేః ప్రియాః సర్వస్థా ఏవావరుంధే పునరోర్జా సహ దయ్యేత్రమిదః పురోణా సమాహుతేజుహోదిగజమానమేవోర్జా చ దయ్యా చ భయతః పరిగృహ్ణాత్యాదిత్యా వా అస్మాల్లోకాదమన్నోకమాగంతేమస్మిల్లోకే వ్యదృశ్యంతరిమల్లోకం పునరభ్యవేత్యాగ్నిమాధాధీతాని హోమానిజవస్థాభవంతే సువర్గం లోకమాజనిజః పరాజేనం పునరాజేదాగ్నిమాదధేదసేతాని హోమాంజుహుయాద్యామేవాదిత్యాధ్వమార్ధ్వమంతామేవధ్నోతి ప్రయంతో అధ్వరం మంత్రం వోచేమాగ్నదే ఆరే అస్మే చ శృణ్వతే అస్య ప్రత్నామనుద్యుతకం శుక్రం దుదుహ్రే అక్షరః పయస్సహస్రసామృషిం అగ్నిర్మూర్ధాదివః కగుత్పతిః పృథివ్యా అయం అపాగం రేతాగం సచిన్వతి అయమిహ ప్రథమోధాది ధాతృభిర్హోదాదిష్ఠో అధ్వరేష్వేభ్యః యమ ప్రవాణో భృగవో విరుచుర్వనేషు చిత్రం విభువం విశే విశే ఉభావామింద్రాగ్ని ఆహువద్భ్యాభారాధ సహమాదయుద్ధ్యై ఉభాదాతారా విశాగం రజేటాముభావాజస్ సాతజేహువేవ అయం తేజో నిరృత్విజోజతో జాతో అలోచథా సంజానన్నగ్న ఆరోహాథా నోమర్ధజారయిం సర్ణాయోగం శివవస ఆశవోర్జమిషంచన భారే బాధస్వదుచ్చునా అగ్నేపవస్వస్వప అస్మే వర్తస్వీర్యం దఘత్పోషకం రజిం మజి అగ్నేపావక రోచిషా మంద్రజా దేవ జిహ్మజా ఆ దేవాని వక్షిజక్షి చ సనః పావకదే దివోగ్నే దేవాగం ఇహావహ ఉపయజ్ఞకం హవిశ్చన అగ్నిశుచవ్రతమశుచర్విప్రశుచి కవి శుచేరోషద ఆహుత ఉదగ్నే శుచజస్తవ శుక్రాభ్రాజంతదీరతే తవజ్యోదీగుష్యర్చయ ఆయుర్జా అగ్నేస్యాజుర్మే దేహి వర్చోదా అగ్నేసి వర్చో మే దేహి తనూపా అగ్నేసి జన్మం మే బాహ్యగ్నే జన్మే తనువా బూనం తన్మహాపృణచిత్రావసో స్వస్తితే పారమశీదేం ధానాస్వాశతకం హిమాద్యుమంతః సమిధేమహి వయస్వంతో వయస్కృతం యశస్వంతో యశస్కృతకం సువీరాసో అదాభ్యం అగ్నే సపత్నదంభనం వరిశిష్ఠే అధినాగే సంతమగ్నే సూర్యస్య వర్చసా గథా స్మృతేనాగస్తుతేన సంవృతేన ధామ్నా త్వమగ్నే సూర్యవర్చా అసి సంమామాయుషా వర్చసా ప్రజయా సృజా సంవశ్యామి ప్రజా అహమిడ ప్రజసో మానవే సర్వా భవంతు నో గృహే అంభస్థాంభో భక్షేజమహస్థమహో భక్షేజసహస్తసహో భక్షేజోర్జస్థోర్జం వో భక్షేజరేవేరమధ్వమస్మిన్ లోకేస్మిన్ గోష్ఠేస్మిన్ క్షయేస్మిన్ జో నామిహైవస్తేతో భాపఘాత భక్వేర్మే భోజాస్తసగం హితాసి విశ్వరూపే రామోర్జా విశాఖౌ పత్యేనారాజస్పోషేణ సహస్రపోషం వః పుష్యా సంమయి భో రాజశ్రయం ఉపరత్నాగ్నే దివే దివే దోషావస్తర్ధిగా వయం నమో పరం దేమసి రాజం తమధ్వరాణాం గోపామితస్మితి దివిం వర్ధమానగ్స్వేదమే సనఃపిదేవ సూనవేగ్నే సోపాయనో భవ సరస్వాన స్వస్తదే అగ్నే త్వం నో అంతమః ఉదత్రాతా శివో భవరోచ్యః తంపాసో తిష్టతే దివ సుమ్నాయ నో నమేమహే సఖిభ్యః వసురగ్నిర్వసుశ్రవాః అచ్చానక్షద్యుమత్తమోరయిందాః ఊర్జా పశ్యామ్యోర్జామా పశ్యత రాజస్పోషేణ వః పశ్యామి రాజస్పోషేణ మా పశ్యతేడాస్థమసుకృతస్యో నామాపిశతే రామదః సహస్రకోషం వః పుష్యా సంవరిపో రాజశ్రయంత తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధిజారో నః ప్రచోదయాత్ సోమానగ్రస్వరణం గృణహి బ్రహ్మణస్పతే కక్షేమం దైవ ఔషజం కదాచన స్థలేన సినేంద్రసస్తసి దాసుషే ఉపోపేన్నుమఖమన్ భోజయన్ను తేదానం దేవస్య పృచ్యతే పరిత్వాగ్నేపురం భజం విప్రగుం సహస్య ధీమహి ధృషద్వర్ణం దివే దివే భేత్తారంభం గురావదః అగ్నే గృహపదే సుగృహపతిరహం త్వజా గృహపదినా భోజాశకం సుగృహపతిర్మజా త్వం గృహపదినా భోజాశతకం హి మాస్తామాశిషమాశాసేతం తవే జ్యోతిష్మతీం తామాశిషమాశాసేమస్మై జ్యోతిష్మతే అయజ్ఞో వాజేషజో సామోపప్రయంతో అభ్వరమిత్యాహ స్తోమమేవాస్మైజమక్యుపేత్యాహ ప్రజామే పశవ ఉపేమం లోకం వ్రజామేవ పశోమిమం లోకముపైహేత్యస్య ప్రత్నామనుజ్జనమిత్యాహ సువర్గో వై లోక ప్రత్నః సువర్గమేవ లోకగం సమారోహత్యగ్నిర్మూర్ధాదివః కగురిత్యాహ మూర్ధానమేవైనగం సమానానాంకరోద్యథో దేవలోకా మనుష్య లోకే ప్రతిష్టత్తయ విహ ప్రసమోధారి ధాతృభిరిత్యాహ్యమేవేనంకరోత్తు భావామింద్రాగ్ని ఆహువధ్యాయుత్యాహౌ జోబలమేవాపరుం ధేయం తేజోనేరిత్విధజిత్యాహ పశవో వైరజిత్ పశూనేవాపరుంధే షడ్భిరుపతిష్టతే షడ్వారితవ ఋతుష్వేవం ప్రతిష్టతి షడ్భిరుత్తరాభిరుపతిష్టతే ద్వాదశ సంపద్యంతే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర దేవ ప్రతిష్టతి యథా వై పురుషోర్జేర్యత్రేవమగ్నిరాహితోర్యతి సంవత్సరస్య పరస్తాదాగ్నిపావమానేభిరుపతిష్టతే పునర్నవమే వైనమజరంగరోర్థో పునాత్యేవోపతిష్టతే లోకదేవాశేష ఉపతిష్టతే నమదేవాశేష ఉపతిష్టతే దాశ్నైవాశేషోపతిష్టతే యథా పాపీయాంశ్వేన స ఆహృత్య నమస్యతి అగ్నేశ్యాదుర్మే దేహేత్యాహ్యేషవచ్చోద అగ్నే శివచ్చో మే దేహేత్యాహవచ్చోదాహ్యేషతనూపా అగ్నేసి ధనుపం మే మాహేత్యాహ తనూపాహ్యేషోగ్నే జన్మే ధనువా పూనం తన్మహాభృణేత్యాహ జన్మే ప్రజాయే శోనా పూనం తన్మహాపూరయ దివా మే తదాహ చిత్రావసో స్వస్తితే పారమశీలేత్యాహరాధ్యై చిత్రావసురవృష్ట్యైవాదస్యే పురాబ్రాహ్మణ అభయసరువృష్టిమేవాపరుంధరింధానాస్త్వా శతగుం హిమాదిత్యాహ సదాజుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టత్యేషా వై సూర్మే కర్ణకావత్యేతజాహ స్మ వై దేవా అసురాణాగుం శతతరుహాగిస్త్రియుం హంధిజేతజా సమిధమాదధారివజ్రమే ్రాతృయాజ ప్రహరతి స్త్రజ్యా అచంబట్కారకం సంతమగ్నే సూర్యస్య వర్చసాగచ్చాహైతమసేదమహం భోజాసమిదాహ త్వమగ్నే సూర్యవర్చాసేత్యాహాశిషమే వేదామాశాస్తే సంపశ్యామి ప్రజా అహమిత్యాహజావంత దేవగ్రామ్యాః పశవస్తానేవాపరుంధేంభస్థాం భోవో భక్షేదేభ్యాహాంభోహ్యేతామహస్థమహోవో భక్షేదేభ్యాహమహోహ్యేతాసహస్థసహోవో భక్షేదేభ్యాహ సహోహ్యేతారోర్జస్థోర్జం వో భక్షేదేభ్యాహోర్జోహ్యేతారేవదేన మధ్యమిత్యాహ పశవో వై రేవదే పశూనేవాత్మన్నమయత ఇహైవ స్తేతో వాపగాతేత్యాహ ధ్రువాదేవేనానపగాః కురుత ఇష్ట కచిద్వా అన్యోహమ్యః పశుచిదన్యస్య గంహితాసి విశ్వరూపేణిది వత్సమభిమృశత్యుపైవైనం ధత్తే పశుచిదమేనం గురుదే ప్రవాయేషోస్మాల్లోకాస్య పతేజ ఆహవనీయముపతిష్ఠతే గారిహపద్యముపతిష్ఠతే స్మిన్నేవ లోకే ప్రతిష్టతో గారిహపత్యాయైవ నిన్ధతే గాయత్రేభిర్వతిష్ఠతే తేజో వై గాయత్రీ తేజ దేవాత్మన్ ధత్తే సోజతేతం నిజమన్వాసం దత్తే గారిహపత్యం వానుద్విపాదో వీరా ప్రజాజం తేజ ఏవం విద్వాన్ దివదాభిర్గారిహపత్యముపతిష్ఠత ఆస్య వీరోజాయూర్జావ పశ్యాన్యోర్జమాపశ్యదేత్యాహశమేవైతామాశాస్తేతచ్చకిగుర్వరేణ్యమిత్యాహ ప్రసూరోచ్యై సోమానగ్నిస్మరణమిత్యాహ సోమపి సమేవావరుంధే గృణహి బ్రహ్మణస్పథ ఇత్యాహ బ్రహ్మవర్చసమేవావరుంధే కదాశనస్తరే రసేత్యాహ నస్తరే గుం రాత్రిం వసతి ఏవం విద్వానగ్నిముపతిష్ఠతే పరిత్రాగ్నే పురం పరిమిత్యాహ పరిధిమే వేదం పరిదధాస్కందాయాగ్నే గృహపథ ఇత్యాహ యథా యజురేవైతక్షతకం హి మారిత్యాహ శతం త్వా హేమంతానింధిషే దివా వైదాహ పుత్రస్య నామ గృహాత్యన్నాదమే వైనం కరోదితామాశిషమాశాసేతందవే జ్యోతిష్మదేమితి బ్రోజాద్యస్య పుత్రో జాతస్యాత్తే తస్మే వాస్య బ్రహ్మవర్చసి పుత్రో జాయతే తామాశిషమాశాసేముష్మై జ్యోతిష్మతిమితి బ్రూజాద్యస్త్రపుత్రో జాతస్యాత్తేజదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి అగ్నిహోత్రం జుహోజిగదేవకిం జగజమానస్య స్వందస్యైవ తద్రేతస్యంచతి ప్రజననే ప్రజననగుం హి వా అగ్నిరసౌషధీరం జగదాదహజితాస్తతో భోజసే ప్రజాయం తేజత్సాయం జుహోదిరేన దేవ తత్సించతి ప్రైవ ప్రాతస్తనేన జనయతి తద్రేతస్సిక్తం న త్వష్ట్రా వికృతం ప్రజాయ తేజాభక్షో వైరేతసిక్తస్య త్వష్ట్రా రూపాణి వికరోతి తావక్షో వై ప్రజాయతేష వైదైవ్యస్పష్టాయోజతేతస బహుశో రూపాణి వికరోది స ప్రేమ జాయతే శ్వశ్వో భూజాన్ భవతి దేవం విద్వానగ్నిముపతిష్ఠతే హర్దేవానామాసేద్రాద్రిరసురాణాం తే సురాయ దేవానాం విత్తం వేద్యమాసేత్తేన సహ రాత్రిం ప్రాపిశంతే దేవాహీనా ేరాత్రిరాగ్నేరా పశవహిమేవాగ్నిగ్రస్తవసనస్కృత పశోన్ పునర్గాస్వేమస్తు సలేభ్యస్తు రాత్రిరాధ్యహరభిపశోన్యరాధ్యేవా పశోన్ విద్వా కామాగుం అకర్వదయ దేవం విద్వానగ్నిముపతిష్టతే పశుమాన్ భవత్యాదిత్యో వా అస్మాల్లోకాధమం లోకమై సోమన్ లోకం గత్వాం లోకమభ్యధ్యాయత్ సలిమం లోకమాగత్య మృత్యోర విభేన్ మృత్యు సంయుతయమహ్యయం లోకస్తోమన్యతేమేవాగ్నిగ్రస్తవాని సమాస్తుతస్సు భర్గం లోకం గమయిష్యతి సోగ్నిమస్తౌ సేనగ్రస్తుతస్సు భర్గం లోకమగమయద్యదేవం విద్వానగ్నిముపతిష్ఠతే సువర్గమేవ లోకమేది సర్వమాజురేత్యభివాహేషోగ్ని ఆరోహతి జనాపతిష్టతే తథా ఖలు వై శ్రేయానభ్యారోహ కామయతే తథా కరో దినక్రముపతిష్టతే న ప్రాణసగం హినక్తం ప్రదాని సృజ్యంతే సహ శ్రేయాగిశ్చ పాపే జాగిశ్చ సాధే జ్యోతిర్వా అగ్నిస్తమోరాత్రిర్గన్నక్తముపతిష్టతే జ్యోతిషైవ తమస్తరత్యుపశ్చేయోగ్నే ఇచ్చాహ. దుర్మనుష్యాజేన్వైజోహరహరాహృత్యాచైమయ్యా దిశయన్వై తముపాచ్చత్యసగో దేవాహరహర్యాచిష్యతే తస్మాన్నోపస్థేయోథో ఖల్వాహు ఆశిషే వైకైకజమానో యజత ఇత్యేషా ఖలు వాహితాగ్నేరాశేర్యదగ్నిముపతిష్ఠతే తస్మాదుపస్థేన ప్రజాపతి పశూన సృజతే సృష్టా అహోరాత్రే సంతాన్ ఛందోభిరన్వవిందద్యచ్ఛందోభిరుపతిష్ఠతే స్వమేవ తదన్విచ్ఛతి న తత్ర సామ్యస్తేత్యాహృజోహరహరుపతిష్ఠతో వా అగ్నిం ప్రత్యంగుపతిష్ఠతే ప్రత్యయమోషధి పరాని విష్ం కృదయా పశుభిరేదికమాచర్యోపతిష్టే ధనైనం ప్రత్యోషధి న విష్ం కృదయా పశుభిరేతి మమ నామ ప్రథమం జాతవేద పితా మాతా చ దధతుర్యదగ్రే తత్వం విభ్రే పునరామదైతోస్తవాహం నామ విభరాణ్యగ్నే మమ నామ తవ చ జాతవేదో వాససీవ వివసా నౌ జేషరావహ ఆయుషే త్వం జీవసే భయథాయథం విపరి దావహే పునస్తే నమోగ్నదే ప్రతిబిద్ధా జనమో నాధిష్టా జనమ సమ్రాజే షాఢో అన్నిర్బృహద్వజా విశ్వజిత్ సహం జ్రేష్ఠో గంధర్వ ప్రప్యుదానో అగ్నే దేవాస్త్వామాహుతస్మద్విభాచనా సంవామాయుషా సంగౌ పత్యేన సుహితే మాధా అయమగ్నిశ్రేష్టతమోజం భగవత్తమోజగం సహస్రసాతమః అస్మా అస్తు సువీర్యం మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్న యజ్ఞకం సమివం దధాతు యా ఇష్టా పుషసో నిమృతశ్చతాః సందధామి హవిషా ఘృతేన పయస్వతే రోషధ పయస్వద్భేరుధాం పయః అపాం పయసో యత్పయస్తే నమామింద్రసగుం సృజ అగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి దక్షకేజం తన్మే రాధ్యత అగ్నిగం హోదారమిహతగం భువే దేవాయజ్ఞయానిహయాని భవామహే ఆయం తు దేవా సుమనస్యమానాభుజం తు దేవా హవిషో మే అస్య కస్మాజునక్తి సత్వాజునక్తు యాని ఘర్మే కపాలాన్యపచిన్వంతి మేధస ఓష్ణస్థాన్యవిభ్రతయంద్రవాయో విముంచతా అభిన్నో ఘర్మో జీరదానుర్యథాత్తస్తదఘన్ పునః యుద్ధో వేది పరిత్రయశ్చ సర్వే యజ్ఞస్యాదురను సంచరంతి త్రయస్త్రగం సప్తంత భోజేమి తద్యరేదిమై యజ్ఞస్వధజా దదంతే దేశాన్ షిన్నం వ్రత్యేతద్దధామి స్వాహ ఘర్మో దేవాగుం అప్యేతు వైశ్వానరోన భూత్యా ప్రజాతు పరావతః అగ్నిరుక్షేన వాహసా ఋతావానం వైశ్వానరమృతస్య జ్యోతిషస్పతిం అజస్రం ఘర్మమీమహే వైశ్వానరస్య తగుంసనాభ్యో బృహదరిణాలేకస్వమస్య యా కవిః ఉభాపితరా మహయన్న జాయతాగ్నిర్యా వా పృథివీ భూరిదేతసా పృష్టో దివి పృష్టో అగ్నిః పృథివ్యాం పృష్టో విశ్వాపోషధీరా వివేశ వైశ్వానరః సహసా పృష్టో అగ్నిః స నో నివాస రిడః పాదునక్తం జాతో జదగ్నే భువనావ్యక్ష్యః పశున్న గోపాయుర్యః పరిజ్మా వైశ్వానర బ్రహ్మణే విందగాదిం యోజం పాద స్వస్తిభిః సదా నః కమగ్నే శోచిషాశోసు చాన ఆరోదసీ అవృణాజాయమాన త్వం దేవాగం అభిశస్త్రేణముంచో వైశ్వానరజాతవేదో మహిత్వా అస్మాకమగ్నే మఘవత్సుధారజానామి క్షత్రమజలగం సువీర్యం వయం జయమ శునకం సహస్రిణం వైశ్వానరవాజమగ్నే తమోదిభిః వైశ్వానరస్య సుమతో శ్యామరాజాహికం భువనానామభిశ్వే యో జాతో విశ్వమిదం విచష్టే వైశ్వానరో యతతే సూర్యేణ అవదేహేణో వరుణ నమోభిరవయజ్ఞేభిరేమహే హవిద్భిః క్షయన్నస్మభ్యమసుర ప్రచేతో రాజన్యేనాగం శిశుశ్రసః కృతాని ఉదుత్తమం వరుణపాశమస్మదవాధమం విమధ్యమగ్నిశ్రసాయ అథా వయమాదిత్య వ్రతే నవానాగసో అలితదే శ్యామ అధిగ్రావణో అకారిషం జిష్ణోరశ్వస్ వాజిన సురభిలో ముఖాకర ప్రణ ఆయోగుంషిదారిషత్ ఆదిగ్రాశ్రవసా పంచకృష్టే సోర్జరిపజ్యోతిషాపస్తాన సహస్రశాశ్వతసాజ్యర్వాణక్మద్భాసమివచాగుంసి అగ్నిర్మోర్ధా భువ మరుతో దివస్సుం నాయంతో హవామహే ఆదో నముపగంధన యావశర్మ శమానాయ సంతి ప్రధాతో నిదాసుషే నచ్చతాధి అస్మభ్యం తాని మరుతో విజంతరగిన్నో సప్తమృషణ సువీరం అదితిర్న పురుష్యత్వది శర్మ యచ్చతు అదితిః పాత్మగుంభస మహేమోషు పాతరగం సోమ్రతానామృతస్యవత్నేమవశేషువేమ త్రివిక్షత్రామచరం తేమరోచేగం సుశర్మాణమదిగం సుప్రణీతిం సుత్రామాణం రచవేంద్యామనేహసగం సుశర్మాణమదిగం సుప్రణీతిం దైవేన్నావగ్రస్వరిత్రామనాగసమశ్రమంతే మారుహే మా స్వస్తయే ఇమాగం సులాభమారుహగం సదారిత్రాగం సదస్థ్యాం అక్షద్రాం పారజిష్ణుం ఓం సంపాసం చామినజుషా ప్రజామాయుద్ధనం చ బృహస్పతి ప్రసోదో విదమానమిహమానిషత్ ఆర్జమసి సత్యమసి సత్యస్యాధ్యక్షమసి హవిరసి లైష్వానరం వైష్దేవముద్బోధసుష్మగం సత్యౌజాః సహసి సహ మానమసి సహస్వారాకేః సహస్వారాదేజనః సహస్వమృతనాః సహస్వమృతన్యతః సహస్రమేర్యమసి తన్మాజిన్వాజ్యస్యాజ్యమసి సత్యస్య సత్యమసి సత్యాయురసి సత్యసుష్మమసి సత్యేన ద్వాభిఖారయామితస్య తే భక్షేయ పంచానాం ద్వావాదానాయ యంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వత్తూనాయ యంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వాదిశాయ యంద్రాయ ధత్రాయ గృహ్ణామి పంచానాం త్వా పంచజనానాయ యంద్రాయ ధత్రాయ గృహ్ణామి చలోస్వాంద్రాయ ధత్రాయ గృహ్ణామి బ్రహ్మణ స్వాతేజసే ఇంద్రాయ ధత్రాయ గృహ్ణామి క్షత్రస్యత్వౌజసేంద్రాయ ధత్రాయ గృహ్ణామి విషేత్వాయంద్రాయ ధత్రాయ గృహ్ణామి సువీర్యాయ త్వా గృహ్ణామి శుక్రజాస్వాయ త్వా గృహ్ణామి రాజస్పోషాయ త్వా గృహ్ణామి బ్రహ్మవర్తసాయ త్వా గృహ్ణామి భోరస్మాకగం హవిర్దేవానామాశిషో యజమానస్య దేవానాభ్యో గృహ్ణామి కామాయ త్వా గృహ్ణామి ధ్రువాసద్ధ్రువాహకంస జాతేషు భోజా సంధేరశ్చేత్తాపసిమిదుగ్రోహకంస జాతేషు భోజా సముగ్రశ్చేత్తాపసిమిదభిభోరస్య విభోరహంతజాతేషుభోజాసమభిభోశ్చేత్తాపసిమిద్యునజ్మిత్వా బ్రహ్మణా దైవ్యేన హవ్యాయాస్మై మోఢవే జాతవేదః ఇంధానాస్వాసు ప్రజసః సువేరాజ్యోజ్యేమ బలిహృతో భయంతే యన్మే అగ్నే అస్య యజ్ఞస్య రిష్యాద్యద్వా స్కంధారాజ్యస్యోత విష్ణో తేన హన్మి సపత్నం దుర్మరాజుమైనం దధామి నిర్వృత్యా ఉపస్థే భోర్భువస్సు వరుత్సుష్మో అగ్నే యజమానాదేజిని సుష్మో అభిలాసతే అగ్నే దేవేధమన్ విధమంద్ర జిహ్వామర్త్యస్య దేహో ధర్మోర్ధన్నాది ఘర్మి రాజస్పోషాయ సువీర్యాయ మనోసి ప్రజాపత్యం మనసా మా భూతేనాపి శవాగస్యైంద్రే సమత్నక్షయణే వాచా మేంద్రియేణాపి శమసందమృతూనాం ప్రీణామి సమాః ప్రేతః ప్రీణాతు గ్రీష్మమృతూనాం ప్రీణామి సమాః ప్రేతః ప్రీణాతు వర్షాదు ేణామి సామాః ప్రేతా ప్రీణాదు హేమంత శిశిరామృతూనాం ప్రీణామి కౌమాః ప్రేతౌ ప్రీణేతామగ్నేశోమయోరహం దేవయజ్జజాతక్షుష్మాం భోజాసమగ్నేరహం దేవయజ్జజాన్నాదో భోజాసం దగ్ధిరస్య దగ్ధో భోజాసమమందభేదమగ్నేశోమయోరహం దేవయజ్జజాద్రహాభోజాసమింద్రాగ్నిజోరహం దేవయజ్జజేహేంద్రిగావ్యన్నాదో భోజాసమింద్ర ఇంద్రస్యాహం దేవగచ్చేంద్రియామీ భూజాసం మహేంద్రస్యాహం దేవగచ్చేమానం మహిమానంగమేదమగ్నే స్పష్టగతోహం దేవగచ్చుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేదం అగ్నిర్మాదురిష్టాత్వాదు సమితాఘశకం సాద్యో మేంది దూరేరాదీయమేతేన చేషకం సులోపవర్షవర్మదేశీవాన్ భద్రాం దుర్యాగుం అభ్యేహి మామనో ప్రధాన్యశీర్షాణి మృఢమిడలేష్యది తలేహి సరస్వత్యేహిరంతిరసిరమదిరసి దుష్టే దుష్టిం దేశీయోపహోద ఉపహవంతే శీఘసామే సత్యాశీరస్య భోజాదరేణ తామన సాదక్షోదిమగోహతిమం గచ్చతి జో దేవజాన పంచాస్తేన యజ్ఞో దేవాగుం కప్యే తస్మాస్ంద్రగింద్రిగం దాస్మాన్ రాజ ఉద యజ్ఞాశందామస్మాసు సోమాసిహస్సాన ప్రజాసు ప్రతోర్ధర్మఘోణే దుష్టరసి జుషస్వ నో దుష్టానోషి దుష్టిం దేగమేజం మనోజ్యోతిర్జుషదామాజ్యం విచ్ఛిన్నై యజ్ఞగం సమి దాతో బృహస్పతిస్తనుదా నిమన్నో విశ్వే దేవాదిహవాదయంతా బ్రహ్మబింబస్మదతో మేమాక్షాదిగోపిపదో మేమోపలసత్ప్రజాపతే భాగోర్జస్మాన్ పయస్మాన్ ప్రాణాపానౌ మే పాహి సమానౌ జానౌ మే పాహ్యుదానౌ జానౌ మే పాహ్యక్షితోస్తక్షిత్యే మామే శ్రేష్ఠా అముత్రామస్మిన్ లోకే బలిహిషోహం దేవగజ్జయాన్ భోజా సందరాసగుంసస్యాహం దేవగజ్జజ పశుమాన్ భోజా సమగ్నే స్పష్టగతోహం దేవగజ్జయాయుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేదమగ్నేరహముజ్జితి మనోజ్జేషకం సోమస్యాహముజ్జితి మనోజ్జేషమగ్నేరహముజ్జితి మనోజ్జేషమగ్నే సోమజోరహముజ్జితి మనోజ్జేషమింద్రాగ్నిజోరహముజ్జితి మనోజ్జేష ఇంద్రస్యాహముజ్జితి మనోజ్జేషం మహేంద్రస్యాహముజ్జితి మనోజ్జేషమగ్నే స్పష్టకృతోహముజ్జితి మనోజ్జేషం రాజస్య మాప్రసవేణో గ్రాభేణో నగ్రభీత్ అథా సమగ్మాగుంజింద్రో మే నిగ్రాభేణాధరాగుం నగః ఉద్గ్రాభం చ నిగ్రాభం చ బ్రహ్మదేవా అవేరుధన్ అథా సమగ్నామింద్రాగ్నే విశోచేనాన్యస్తా ఏ మా అగ్మన్నాశుశోదోహకామాయింద్రవంతో వనామహే సుక్షేమహి ప్రజామిషం రోహిదేనత్వాగ్నిర్దేవతాంగమయతు హరిభ్యాంత్వేంద్రో దేవతాంగమయత్వేతసేన త్వా సూర్యో దేవతాంగమయతు విదేముంచామి రశనామి రశ్మేన విజోగ్రాజామి పరిసర్తనాని ధక్తాకస్మాసు ద్రవిణయ్యచ్చ భద్రం ప్రణో భూతాద్భాగభాం దేవతాసు విష్ణో సంయోరహం దేవగజ్జయాజ్ఞేన ప్రతిష్టాంగమే జగం సోమస్యాహం దేవగజ్జయా సురేతారేతోషేయత్వష్ఠురహం దేవగజ్జయా పశూనాగం రూపం కుషేయం దేవానాం పత్నిరగ్నిర్గ్రహపదర్యజ్ఞస్త మిథునం తజోరహం దేవగజ్జయా మిథునేన ప్రభూదాసం వేదోసి విత్తిరసి విజేజ కర్మాసి కరుణమసి క్రియాసకం సరిరసి సనితాసి సనేలం ఘృతమంతం గుణానినగం రాజస్పాటకం సహస్రిణం వేదోదాతు వాజినం ఆప్యాయతాం సుభాసితేన యజ్ఞం ప్రతి దేవగద్భ్యః సూర్యాజావోధో దిత్యా ఉపస్థ ఉదుధారా పృథివీ యజ్ఞ అస్మిన్ ప్రజాపదైర్విభాన్నామ లోకస్తస్మిగ్యస్వాదధామి సహ యజమానే నమసి సన్మే భూయాః సర్వమసి సర్వం మే భూయాః పూర్ణమసి పూర్ణం మే భూయాః అక్షతమసి మామే క్షేష్ఠా ప్రాచ్యాన్ దిశి దేవాదిత్విజో మార్జగంతాం దక్షిణాదాన్ దిశి మాసాః పితరో మార్జగంతాం ప్రదేచ్యాన్ దిశి గృహాః పశవో మార్జగంతాం ర్జయంతాంగ్రమాణ సందసా పృథివే మహ విక్రమే నిర్భక్తస్యం విష్ణా విక్రమే నిర్భక్తస్యం అగన్మసుభస్వరగన్మ సందృశస్తే వాచచ్చిగత్తే తపస్తస్మై తే మా వక్షసు భోరస శ్రేష్ఠరశ్మీ నామా దుర్ధా అస్యాజుం మేధేహి వర్చోఘా అసి వర్చో మయిధేహేదమహమమం ధాదుర్యమాభ్యో దిగ్గోస్తే దివోస్మాదంతరిక్షాదస్తే పృథివ్యా అస్మాదం నాద్యా నిర్భజామి నిర్భక్తస్తగన్ ధృష్మః సంజోదిషా భోమేంద్రే మామృతమన్వావర్తే సమహం వదజా సంమయా ప్రజా సమహగో రాజస్పోషణ సంమయా రాజస్పోష సమిద్ధో అగ్నే మేదేహితమే ధ్యాతే అగ్నే దేవ్యా సంవసుమాన యజ్ఞవశేలాంభోజా సమగ్న ఆయోగం శివవస ఆశుభోర్ధమిషన ఆరేవాసస్మదుత్సునా అగ్నే పవస్వస్వ అస్మే వర్చస్సువీర్యం దశ పోషగం రజం వదే అగ్నే గృహపదే సుగృహపతిరహం త్వజా గృహపతినా భోజాశకం సుగృహపతిర్మయా త్వం గృహపతినా భోజా శతకం హి మాస్తామాశుషమాశా శయతం తవే జ్యోతిష్మదీం తామాశుషమాశా శయపుష్మే జ్యోతిష్మదీం కస్త్వాయునగ్ని సత్వామిమం చత్వజ్ఞే వ్రతపదే వ్రతమశారిషం తదశకం తన్మే రాధిజ్ఞోపభూవస ఆపభూవస ప్రజ్ఞే సమావృధే స దేవానామధిపతిర్మభోవసో అస్మాకం అధిపతేం కరోరుభేద్యశ్చామపదజోరజేనా గోమాగం అగ్నేమిమాగం అశ్వే యజ్ఞో ద్రవత్సఖాసదమిద ప్రమృశ్యః ఇరావాగం దేశో అసుర ప్రజావాన్ దీర్ఘో నదిః ప్రసుబుద్ధ స్వభావాన్. యథా వై సమృత సోమా దేవం వాజయతే సమృత యజ్ఞాగద్దర్శపూర్ణమాసౌకస్య వాహ దేవా యజ్ఞమాగచ్చంతి కస్య మానవహూనాయజమానానాయో వై దేవతా పూర్వః పరిగృహ్ణాతి సజనాశ్వో భూమే గజత చేతన్వై దేవానామాయతనయ్యదాహవనీయోంతరాగ్నే పశూనాంగారిహపత్యో మనుష్యాణామన్ పితృణామగ్ని గృహాదిస్వజేవాయతనే దేవత పరిగృహాదిదాశ్వో భూతే యజతే వ్రతేణ మే మేధ్యోగ్నిర్వ్రతపదం బ్రాహ్మణో వ్రతమృద్వ్రతముపైష్యం రోజాదగ్నే వ్రతపదే వ్రతం చరిష్యామి అగ్నిర్వై దేవానాం వ్రతపజస్తస్మాదేవ ప్రతి ప్రోచ్య వ్రతమాలభతే బలిషా పూర్ణమాసే వ్రతముపైతి వైశైరమావాస్యాయామేతధ్యేతజో రాజతనముపస్థేర్యః పూర్వశ్చాగ్నిరపరశ్చేద్యాహుర్మనుష్యా ఇన్వా ఉపస్థీర్ణమిచ్ఛంది కిము దేవా ఏషాన్నవావసానముపాస్మిన్ స్వో యక్ష్యమాణే దేవతాపసంది దేవం విద్వానగ్నిముపస్తృణాది యజమానే న గ్రామ్యాశ్చ పశవో వరుధ్యా ఆరణ్యాశ్చ ్రామ్యానవసతిన గ్రామ్యానవరుంధేగదారణ్యశ్యాశ్నాదిదేనారణ్యానయజనా స్వానుపవసేత్రిదేవత్యస్యాదారణ్యశ్యాశ్నాదీంద్రియం వారణ్యమింద్రియమేవాత్మన్ధత్తేగదనా స్వానుపవసేక్షోదకస్యాద్యరశ్మీయాద్రుద్రోస్య పశోరభిమన్యే తాగోష్ణ్యాదిదన్నేవాశితన్ క్షోభుగో భవతి నాస్య రుద్ర పశోనభిమన్యతే వజ్రో వై యజ్ఞ క్షుత్ ఖలు వై మనుష్యస్య భ్రాతుర్యో యదనా స్వానుభవ వసతి వజ్రేణైవ సాక్షాక్షుతం భ్రాతృజగం హంతి యో వై శ్రద్ధామనారభ్య యజ్ఞేన జతేనాశ్రద్ధతే ప్రణయతి శ్రద్ధావశ్రద్ధామేవారభ్య యజ్ఞేన గజత ఉభయే సదేవ మనుష్యాయ శ్రద్ధతే తదాహుల దివాదేతమత్రన్నేదం దివాచం మనో వా వైతానాతి నేదం దేది మనసా ప్రణయతేజం వై మనో నైనా ప్రణయత్యస్కన్నహవిర్భవతి జదేవం వేదయజ్ఞాయుధాని సంభరతి యజ్ఞో వై యజ్ఞాయుధాని యజ్ఞమేవ తత్సంభరతి ఏకమేకం సంభరే పితృదేవత్యాని స్కృజత్ సహ సర్వాణి మానుషాణి ద్వే ద్వే సంభరతి రాజ్యానువాక్యో దేవరూపం కరోత్యథో మిథునమేవ యో వై దశ యజ్ఞాయుధాని వేదముఖతో యజ్ఞః కల్పతే శ్చ కపాలాని చాగ్నిహోత్ర హవణి దశోర్పంచ కృష్ణార్జునంచ సంజ్ఞాచోరుకలం చ ముసలం చ దృఢచోపలా చైతాని వై దశ యజ్ఞాయుధాని యదేవం వేదముఖతోస్య యజ్ఞః కల్పతే యో వై దేవేభ్యః ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే జుషం దేహేస్య దేవా హవ్యగం హవిర్నిరుప్యమాణమభిమందేతాగ్నిగుం హోదారమిహతగుం హుపదితి దేవేభ్య దేవ ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే జుషం దేహేస్య దేవా హవ్యమేష వై యజ్ఞ గ్రహో గృహేత్వైవ యజ్ఞేన గజతే తదు దిత్వా వాచం యచ్చతి యజ్ఞశ్చత్యా అథో మనసా వై ప్రజాపతిర్యజ్ఞమతనుతమనసైవ తద్యజ్ఞం తనుతే రక్షసా మనన్వచారాయజో వై యజ్ఞం యోగాగతే జునక్విజుంతే జుంజానేషుకస్త్వాజునగ్ని సత్వాజునగ్విత్యాహ ప్రజాపతిర్వైక ప్రజాపతినైవైనజునగ్నిజుంతే జుంజానేషు ప్రజాపతిర్యజ్ఞాన సజతాగ్నిహోత్రంచాగ్నిష్టోమం చ పౌర్ణమాసేంచోక్షం చామావాస్యాంచాదిరాత్రం చ తామృతమిమే తగాపదగ్నిహోత్రమాసే తావానగ్నిష్టోమో జావతి పౌర్ణమాసే తావానుక్ష్యో జావత్యమావాస్యా తావానతిరాత్రో జదేవం విద్వానగ్నిహోత్రం జుహోతి జావదగ్నిష్టోమేనో పాప్నోతి తావదుపా ఆప్నోదిగదేవం విద్వాన్ పౌర్ణమాసేంగజతే జాపదుక్షేనోపాప్నోతి తావదుపాప్నోదిగదేవం విద్వానమావాస్యాయజతే జాపదతి రాత్రేణోపాప్నోతి తావదుపాప్నోతి పరమేక్షిణోపాదేశయజ్ఞోగ్రహాసేర్తేన స పరమాంగాష్ఠామగచ్చత్తేన ప్రజాపతిం నిరవాసాయ జగత్తేన ప్రజాపతిః పరమాంగాష్ఠామగచ్చత్తే ేంద్రం నిరవాసాయ జప్తేనేంద్ర పరమాంగాష్ఠామగచ్చత్తేనాగ్నేశోమో నిరవాసాయ జప్తేనాగ్నేశోమో పరమాంగాష్ఠామగచ్చతాయ్యదేవం విద్వాన్ దర్శపూర్ణమాసౌ యజతే పరమామేవ కాష్ఠాంగచ్చతి యో వై ప్రజాదేన యజ్ఞేన నిజతే ప్రజదాశుభిర్విషమేర్జాయతే ద్వాదశమాసాః సంవత్సరో ద్వాదశద్వంద్వ దర్శపూర్ణమాసదోస్తాని సంవాద్యానీత్యాహుర్వత్సంచోపావసత్యుఖాన్ సాధిశ్రయత్యవజహంతి దృషతౌ చ సమాహంత్యధి చ వపతే కపాలాని చోపదధాది పురోడాసం చాధిశ్రయత్యాజ్యం చ స్తంభయజశ్చ హరత్యభి చ గృహ్ణాది వేదిం చ పరిగృహ్ణాది పత్నీం చ సన్నహ్యతి ప్రోక్షణీశ్చాసాధిగత్యాజ్యం చైతాని వై ద్వాదశ ద్వంద్వాని దర్శపూర్ణ సజోస్థానిజదేవం సంపాద్య గజతే ప్రజాతే నైవ యజ్ఞేన గజతే ప్రజజా పశుభిర్మిథునైర్జాయతే ధ్రువోసి ధ్రువోహగం సజాతే చ భోజా సమిద్రాహ ధ్రువానేవైనాహం గురుత ఉగ్రోస్యుగ్రాహం సజాతే చ భోజా సమిద్రాహ ప్రతిపాదిన ఏవైనాహం గురుదే విభోరస్య విభోరహగం సజాతే చ భోజా సమిద్రాహ జదేవైనం ప్రత్యుత్పిపేతముపాస్తే దునజ్మిత్వా బ్రహ్మణాదైర్యేనేత్యాహైషవా అగ్నేర్యోగస్తే నేవైనైనక్తి యజ్ఞస్య వై సమృద్ధి వజ్రేణ దేవాస్వర్గం లోకమాయన యజ్ఞస్య వ్యర్థేనాసురాన్ పరాభావజనిజన్మే అగ్నే అస్య యజ్ఞస్య నిష్యాదిత్యాహ యజ్ఞస్యైవ సమర్థేన యజమానస్వర్గం లోకమేతి యజ్ఞస్య వ్యర్థేన భ్రాతృజాన్ పరాభావయద్రగ్నిహోత్రమేతాభిరుజాహదేభిరుపసాదనేజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మైతావ్యాహృతజో యజ్ఞముఖ దేవ బ్రహ్మ గురుదే సంవత్సరే పరిజాగతమేతాభిరేవోపసాదనే బ్రహ్మణైవోభగతః సంవత్సరం పరిగృహ్ణాది దర్శవోన్నమాసౌ జాతం మాస్యాన్యాలపమానదేతాభిర్వ్యాహృతేభిర్హవేగశ్యాసాదనేజ్ఞముఖం వైదర్శవోన్నమాసౌ జాతం మాస్యాని బ్రహ్మైతావ్యాహృతజో యజ్ఞముఖ దేవ బ్రహ్మ గురుదే సంవత్సరే పరిజాగతనేతాభిరేవాసాదనే బ్రహ్మణైవోభగతః సంవత్సరం పరిగృహ్ణాది యద్వై యజ్ఞస్య సాంనా క్రియతే రాష్ట్రం యజ్ఞస్యాశేర్గచ్చతి యజుషాపి సంయజ్ఞస్యాశేర్గచ్చత్ తథం బ్రాహ్మణో నాశీర్కేణ యజ్ఞేన విదతే సామిథే నీరనువక్ష్యన్నేతావ్యాహృతే పురస్తాద్దద్ధా బ్రహ్మైవ ప్రతిపదం కరుతే తథా బ్రాహ్మణ సాశీర్కేణ యజ్ఞేన గజతే యంగామజే నిగజమానం భాతృజమస్త యజ్ఞస్యాశేర్గచ్చేతి విదశ్చైతావ్యాహృతే పురోనువాక్యాయాం దద్యాద్భ్యాజ్యాధ్యాజ్యాధ్యాచలేకాంతైనాన్ సమావతి యజ్ఞస్యాశేర్గచ్చతి యథా మే పర్జన్న సుమృష్టం వర్షద్యేమై యజ్ఞో యజమానాయ వర్షతి స్థలజోదకం పరిగృహ్ణం జాషిఠా యజ్ఞం యజమానః పరిగృహ్ణాది మనోసి ప్రాజాపత్యం మనసా మా భూతేన విషేత్యాహ మనో వై ప్రాజాపత్యం ప్రాజాపత్యో యజ్ఞో మనజేమ యజ్ఞమాత్మం ధత్తే వాగస్యేంద్రియ సమధ్యక్షగణే వాచా మే ఇంద్రియేణ విషేత్యాహైంద్రియ వై వాగ్వాచమేవైంద్రియమాత్మం ధత్తే యో వై సప్తదశం ప్రజాపతి యజ్ఞమన్వాజప్తం వేద ప్రతిజ్ఞేన తిష్టతి న యజ్ఞాద్భగం శత ఆశ్రామయేది చతురక్షరమస్తు శ్రౌషది చతురక్షరయ్యజేతిద్వ్యక్షరయ్యేజామహరిది పంచాక్షరం ద్వక్షరోపశక్కాదుదేశ వై సప్తదశ ప్రజాపతిర్యజ్ఞమన్వాజత్తో యజేవం వేద ప్రతిజ్ఞేన తిష్టతి న యజ్ఞాద్భగం సతేజో వై యజ్ఞస్య ప్రాగణం ప్రతిష్టాముదజనం వేద ప్రతిష్ట ష్టేన యజ్ఞేన సర్గస్థాంగ్రామయాస్తు శ్రోషభ్యతజామహేమషత్కారేదం వై యజ్ఞస్య ప్రాయణమేషా ప్రతిష్టైతదుదయనైన్యదేవం వేద ప్రతిష్ఠితేనారిష్టేన యజ్ఞేన సర్గస్థాంగచ్చతి యో వై సోనృతాదీదోహం వేద దుహరే వైనాయజ్ఞో వై సోనృతాశ్రావజేత్ ేద్యేజామహిత్యుపాసదత్మషత్కారేణ దోధ్యేష వై సోదృతాదీతోహోజదేవం వేద దుహదేవైనాం దేవా వై సత్రమాసదతేషాం దిశోదశ్యంత జయతామాద్రాం పంక్తిమపశ్యన్నాశ్రావజేతి పురో వాతమజనజన్నస్తు శ్రౌషణిత్యభ్రగం సమప్లావజనిగజేతి విద్యుతమజనిగనిజేజామహజతి ప్రావర్షజన్నభ్యస్తనజన్మషట్కారేణ తతో వైతేభ్యోదిశ ప్రాప్యాగం తలదేవం వేద ప్రాస్మేతి సవ్యాగం దే ప్రజాపతిం త్వో వేద ప్రజాపతిస్త్వం వేదజం ప్రజాపతిర్వేద స పుణ్యాభవత్యేష వై ఛందస్య ప్రజాపతిరాశ్రామయాస్తు శ్రౌషణ్యజేజామహేషకారో యజేవం వేద పుణ్యాభవతి వసంతమృతూనాం ప్రీణామేత్యాహర్తవో వై ప్రజాచారుతోనేవ ప్రీణాదిదేస్మై ప్రీతాగథా పూర్వం కల్పం దే కల్పం దే స్మారిత భోజదేవం వేదాగ్నేశోమజోరహం దేవ గజ్జరా చక్షుష్మాన్ భోజా సమిత్యాహాగ్నేశోమాభ్యాం వై యజ్ఞశ్చక్షుష్మాంతాభ్యామేవ చక్షురాత్మన్ ధత్తేరహం దేవజ్జగాన్నాదో భోజా సమిత్యాహాగ్నిర్వై దేవానామన్నాదస్తేనైవాన్నాద్యమాత్మన్ ధత్తే దద్భిరస్య దద్ధో భోజా సమముందభేజమిత్యాహైతయా వేదభ్యా దేవా అసురానదభ్రువంత దైవభ్రాతుర్మిదన్నభ్రాద్యగ్నేశోమరోరహం దేవజ్జగావిత్రహాభోజా సమిత్యాహాగ్నేశోమాభ్యాం వాయుంద్రో విత్రమహంతాభ్యామేవ భ్రాతుర్మిదగ్నస్తృణదింద్రాగ్నజోరహం దేవజ్జగేంద్రియావ్యన్నాదో భోజా సమిత్యాహేంద్రియావ్యేవాన్నాదో భవతేంద్రస్యాహం దేవజ్జగేంద్రియా వే భోజా సమిత్యాహేంద్రియావ్యేవ భవతి మహేంద్రస్యాహం దేవజ్జగా మహిమానం గమేదమిత్యాహమానమేవమహిమానం గచ్చప్రజ్ఞేష్టకృతోహం దేవయజ్జుష్మాజ్ఞేన ప్రతిష్టాం గమేదమిత్యాహాజురేవాత్మం ధత్తే ప్రతిజ్ఞేన తిష్టతి ఇంద్రం వా విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రం నరో నేమధితాహవంతే యత్పార్యాయునజతేధియస్తాః శూరో నిషాదాశమసశ్చకాన గోమతిభజాత్మన్నః ఇంద్రియాణి శతక్రతో జాతే జనేషు పంచసు ఇంద్రతాణి దహావృణే అనుదేదాయి మహగింద్రియాయ సత్రాపే విశ్వమనుమృత్రహత్యే అనుక్షత్రమనసో జత్రేంద్రదేవేభిరనుతే నృషహ్యే ఆయస్మిన్ సప్తవాసవాస్తిష్ఠంతి స్వారుహో రథా విషిర్హలేర్ఘశ్రుత్తమహింద్రస్య ఘర్మో అతిథిః ఆమాస పక్వమైరలాసోరుజగంరోహయో దివి ధర్మన్నసామంతపదాసు వృక్తిభిర్జుష్టం గర్వణసే గిరః ఇంద్రమిద్యాసినో బృహదింద్రమర్కేభిరక్కిణః ఇంద్రం వాణీరనోషద గాయం దిత్వా గాయత్రిణోర్చంతర్కమర్కిణః బ్రహ్మాణస్వాశతక్రతవద్వింశమిగజేమిరే అగుంభోము చే ప్రభరే వామనేషామోషిష్ఠదావుణ్యే సుమతింగృణానాః ఇదమింద్ర ప్రతిహ విజంగృభాగ సత్యాః సంతృషిజమానస్య కామాః వివేషజన్మాధిషణాదిజానస్తవై పురాపార్యాజింద్రమన్నః అగుంభ సోజత్ర పేపరద్దజానో నావేవజాంతముభజే హవంతే ప్రసంరాజం రథమధ్వరాణామగుంభోము చమృటభయ్యజ్ఞయానాం అపాన్నపారమశ్వినా హయంతమస్మిన్నరయంద్రియం ధత్తమోజః వినయంద్రమృధోజహి నీచాయచ్చపతం యతః అధస్పదంతమేంగృధిరో అస్మాకం అభిదాసతి ఇంద్రక్షత్రమభివామమోజో జాయచారుణపజర్షణీనా అపాన్దోజనమమిత్రయం తపురుం దేవేభ్యో అగృణోరులోకం నృవానభేమష్ఠాః పరాపదాజగామావరస్యాః శృగం సగుంశాజ పవిమింద్రదిగ్మం విశత్రోంతాఢిమృధోనుదస్వ విశత్రో న విమృధోనుదవిరుద్రస్య హనోరుజ విమమన్యుమింద్రభామితో మిత్రస్యాభిదాసదః రాధారమింద్రమవితారమింద్రగుం హవే హవే సుభవగుంశో రమింద్రం వేను శక్రం వరుహోరమింద్రగ్రస్వస్తి రామఘవాధాత్ంద్ర మాదే అశ్రాగం సహసా పన్పరిష్టావఘాజ భూమహనివః పరాదై త్రాయస్వరో వృకేభిర్వరోధైస్తర ప్రియాసః సూరిషు శ్యామ అనవస్వేన సమశ్వాగదక్షం ద్వష్టావజ్రం పురుహోతద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం మహరంతో అర్పేణవర్ధయన్నః దేహంతవాపు విష్ణే గత్తే వృషణో అర్కమర్జానింద్రగ్రావాణో అదిశ్వజోషాః అనశ్వాసో దేవజోరథాయింద్రేషిదాభ్యవర్తం తదస్యో ఓ